79 గ్రంథోపసంహారం. గమనికా: ఇక్కడితో వాల్మీకి మహర్షి రచించదలుచుకున్న గ్రంథం పూర్తయింది. అయితే గ్రంథ ప్రారంభంలో ఈ గ్రంథాన్ని ఎవరు ఎవరికి చెప్పారో సూచిస్తూ గురు పరంపరా ప్రస్తావన రూపంగా కొన్ని ప్రస్తావనలు చేసి ఉన్నారు. వాటిని మళ్లీ అనుసంధానం చేసి దానితో పాటు గ్రంథ ప్రశంసను, గ్రంథ ప్రవచన విధిని కూడా కొద్దిగా ప్రస్తావన చేసి 2 సర్గలలో ఈ గ్రంథాన్ని పూర్తిగా ముగించబోతున్నాడు. ఆ విధానాన్ని సంగ్రహంగా గమనిద్దాం. వాల్మీకి మహర్షి నాయన భరద్వాజ శ్రీరామచంద్రుడికి జీవన్ముక్తిని కలిగించిన వశిష్ఠ బోధను నీకు పూర్తిగా వినిపించాను. నీకు కూడా జ్ఞానం కలిగింది. అయితే మళ్లీ భోగాసక్తిలో పడి ఈ జ్ఞానాన్ని చెడగొట్టుకోకు. దానిని కాపాడుకునే బాధ్యత నీదే. ఈ మహాగ్రంథాన్ని పారాయణ చేసినా, ప్రవచనం చేసినా, చేయించినా, ప్రతులు వ్రాయించి యోగ్యులకు ఇచ్చినా స్వర్గఫలం లభిస్తుంది. ఈ పనులు నిష్కామంగా చేస్తే మోక్షం కూడా లభిస్తుంది. పూర్వం మునిసభలో ఈ మోక్ష సంహితను నేను వినిపించినప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా ఆలకించి, ఈ మహర్షి వాక్కులు అసత్యాలు కావు అని స్వయంగా ప్రకటించాడు. ఆయసర్వ్ 169. భరద్వాజ ఆ సభలో విన్న తరువాతే అగస్త్య మహర్షి ఈ గ్రంథాన్ని తన శిష్యుడైన సుతీక్ష మహర్షికి ఉపదేశించాడు. మరొకప్పుడు అరిష్టనేమి అనే మహారాజు నిష్కాముడై చేసిన తపస్సుకు మెచ్చి దేవేంద్రుడు అతనిని నా దగ్గరికి పంపించాడు. నేను అతనికి ఈ గ్రంథం ఉపదేశించాను. అతను జ్ఞానసిద్ధుడైనాడు. కలిగింది. ఆ తరువాత అతను దీనిని ఒక అప్సరస స్త్రీకి ఉపదేశం చేశాడు. ఆమెకు కూడా జ్ఞానసిద్ధి. అగ్నివేశ్యుడు అనే గుహస్థుడు కర్మ జ్ఞానాలలో ఏది ప్రశస్తమనే సందేహంలో పడి కొట్టుమిట్టాడుతున్న తన కొడుకుకి ఈ గ్రంథాన్ని ఉపదేశించాడు. దానివల్ల అతని సందేహాలు పూర్తిగా తొలగి జ్ఞాననిష్టను పొందాడు. సుతీక్షణాది శిష్యులు తమ గురువులకు సాష్టాంగ వందనాలు చేశారు. యత్సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి చస్ఫుటం శ్రుత్యా హిదీర్యతే సామ్ని తస్మై బ్రహ్మాత్మనే నమః నీ ఊగు చివరి సర్గ చివరి శ్లోకం. తాఛాందోగ్యపనిషత్తులో తసర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాస్త్ర ఉపాసిత అని ఉంది. అంటే ఈ కనిపించే దృశ్యం అంతా పరబ్రహ్మమే. ఎందుకంటే ఇదంతా దాంట్లోంచే పుడుతోంది, దాంట్లోనే లయిస్తోంది, దానివల్లే జీవిస్తోంది. అందుచేత సాధకుడు ఆ బ్రహ్మను నేనే అని శాంతుడై ఉపాసన చెయ్యాలి అని అర్థం. ఆ విధంగా స్పష్టంగా నిరూపింపబడుతున్న బ్రహ్మస్వరూపమైన నాకు, అనగా ప్రత్యక్ చైతన్యానందఘనుడనైన నాకు నమస్కారమగుగాక. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం శ్రీవశిష్ఠం నతాః స్మః. గమనికై శ్లోకం మూలల్లో చివర ఉంది. ఇది గురుస్తుతిగా లోకంలో ప్రసిద్ధమై ఉంది. ఇక్కడ వశిష్ఠ స్తుతిగా ఉంది. వ్యాఖ్యాత దీనికి వ్యాఖ్యానం చేయలేదు. అయినా శ్లోకం గొప్పది కనుక సర్వగురువందనంగా ఈ శ్లోకాన్ని స్వీకరిస్తూ అర్థం గ్రహిద్దాం. బ్రహ్మానంద స్వరూపుడు, సర్వోత్తమ సుఖప్రదాత, శుద్ధ జ్ఞానస్వరూపుడు, ద్వంద్వాలకు అతీతుడు, ఆకాశం లాగా ఏది అంటనివాడు, తత్వమసి మొదలైన మహావాక్యాలకు పరమలక్ష్యమైన అర్థం ఏదైతే ఉన్నదో అది అయినవాడు ఏకస్వరూపుడు, నిత్యుడు, శుద్ధుడు, సుస్థిరుడు, అందరి బుద్ధులకు సాక్షి అయినవాడు, ఏ బుద్ధికి అందనివాడు, త్రిగుణములు లేనివాడు అయిన శ్రీవశిష్ఠ మహర్షికి సాష్టాంగ వందనం చేస్తున్నాము. ఆయసర్వ్ 179.